207 హ్రీంకార భాస్కర రుచి సం భా హ్రీంకార భాస్కర రుచి భాసః కాంతిః కరోతి ప్రసారేతి లోకోపకారాయేతి తథా సూర్యః తస్య రుచిః ప్రచండభానుః యథా లోకే సూర్యః సర్షాసు అతిగాఢతర స్రవదుదక ధారా సంవ్యాప్త దిగంతరాను దివా విద్యమాన్ కోపి సూర్యః సాక్షాదయతి చాకషజ్ఞానగోచరో నభవతి తదభావే శిష్టానాం భోజనాది సంజినక వ్యవహారాభావేన తదుపాయా సిద్ధ్యా అప్రసన్నమనా భవంతి తథా జ్ఞానమార్గానధికారణం మోక్షమార్గోపాయభూత విదిత దేవతారూప హ్రీంకారాణం జనానాం బహుతర పుణ్య మహిమ్నా మహావాతేనేన మేఘాపలో దూరీకృతాయం చండభానురిణ సుఖసాధనం గురుకూపాజంగాసలోక నరూప దీక్షావా సేన ప్రతిబంధక దురితాపరమే పరదేవతారూపం హ్రీంకారః పురశ్చర్యట సాక్షాద్వాచ్యార్థ పరోకీ జ్ఞాన హేతుర్భసతి చిరకాల నైరంతర్య భావనా ప్రకారేణ తస్మీ నభిముఖే సతి తల్లక్ష్యార్థరూప పరమానందచిత్కలా స్వయమేవాభివ్యక్త సత్యానందానుభవముతేన సుఖేతీతి తథోచ్యతే ఓం హ్రీంకార భాస్కరముచే నమః ఆం వి కాంతికిరణములను లోకోపకార నిమిత్తము ప్రసరింపజేయువాడుగాన సూర్యుడు భాస్కర శబ్దముచే వ్యపదేశ్యుడగుచున్నాడు. భాస్కర రుచి ఎనగా ప్రచండ భానుడని యర్థము. లోకములో నశకాలమునందు గాఢ ముగ జడివాన కురిసినప్పుడు జలధారలతో దిగంతములు నిండిపోవును. పగటపుట సూర్యుడున్నను సాక్షాత్తు సూర్యుడితడేయని చక్షురింద్రియమునకు గోచరుడు కాడు. సూర్యుదర్శనము లేకపోవుట చేత శిష్టాచార సంపన్నులైనవాకు జీవనాధారములైన భోజనాదులు చేయరు. అందుచేత భోజనాద్యుపాయము సిద్ధించినందున అప్రసన్న మనస్కులగుదురు. ఆ రీతిగానే జ్ఞానమార్గమునకు అధికారము లేనివారు మోక మార్గమునకు ఉపాయభూతమైన దేవతారూప హ్రీంకారము. 308 లితా త్రిశతి భాష్య తెలియని జనులకు పుణ్యమహిమాతిశయము చేత పెను గాలిచే మేఘములు కొట్టుకొని పోగా ప్రకాశించు చండభానుని నాలే గురుకృపాకటాక్ష వీక్షణ రూపమైన దీక్షా చేత ప్రతిబంధక ముగా ఉన్న దురితము క్షయించినంతనే పరమ సుఖసాధనము పరదేశీ తారూపమునైన హ్రీంకార వాచ్యార్థము యొక్క యపరోక్ష జ్ఞానమునకు హేతునగును. చిరకాలము నిరంతర నభక్తి భావాతిశయము చేత సగుణ బ్రహ్మము అభిముఖమైన దగ్గుచుండ ఆ హ్రీంకార లక్ష్యార్థమైన పరమానందరూపచిత్కళ జ్ఞానకళ స్వయముగానే యభివ్యక్తమై సత్య ఆనందానుభన మనడీయమృతముతో ఆనందింపజేయునది హ్రీంకార భాస్కర రుచి ఎనుచుగావున పరదేవత స్తోత వీరాలగుచున్నది. హృదయస్థ రవి ప్రఖ్య సూర్యాం హిరణ్మయీ లక్ష్మీం అనువచనము లిచ్చటయను సందేహములు.